పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 29వ భాగం. ఫ్రీక్వెన్సీ లేదా తరచుదనం. ఒక నిర్ణీత సమయంలో అలలు వచ్చి ఒక స్థానానికి కొట్టుకునే సంఖ్యను తరచుదనంగా వర్ణిస్తారు. రేడియో వినే అలవాటు ఉన్నవాళ్లకు మీటర్లతో పాటు కిలోహెర్ట్జ్ అనే పేరున మరొక కొలతను కూడా అనౌన్సర్లు చెప్పడం తెలిసే ఉంటుంది. రేడియో తరంగాలు మనకు అందే తరచుదనాన్ని గురించి వారు ఈ 2వ అంకెతో సూచిస్తారు. మామూలు కంటికి కనిపించే వెలుగులు 450 నుంచి 750 ట్రిలియన్ హెర్ట్జ్ మధ్యన ఉంటాయి. అదేవిధంగా మనిషి చెవులు వినగలిగిన ధ్వని తరచుదనం 20 నుంచి 20,000 హెర్ట్జ్ మధ్యన ఉంటుంది. పోల్చి చూడటానికి చెప్పుకోవాలంటే సముద్రంలోని అలలు 0.05 నుంచి 1 హెర్ట్జ్ మధ్యన మాత్రమే ఉంటాయి. చెవికి చేరే శబ్దం తరచుదనం కారణంగా ధ్వనితీరు వేరువేరుగా తెలుస్తుంది. ఒత్తిడితో అంటే తరచుదనం పెరిగిన కొద్దీ తరంగాలు వచ్చి తాకే తీరు పెరుగుతుంది. దీనినే శృతి లేదా పిచ్ అంటారు. ఇక ధ్వని పుడుతున్న చోటికి వింటున్న చెవికి మధ్యన దూరం తగ్గుతున్న కొద్దీ ఒత్తిడి కలిగే వేగం మారుతుంది, అంటే శృతి పెరుగుతుంది, ధ్వని మరింత కీచుగా మారుతుంది. మగగొంతు కన్నా ఆడవారి గొంతు శృతి ఎక్కువగా ఉంటుందని చెప్తే తేడా తేలికగా అర్థమవుతుంది. మళ్ళీ ఇంజిన్ లేదా కారు మన నుంచి ముందుకు దూరంగా వెళ్ళిపోతుంటే ధ్వని అలలు చెవికి చేరే వేగం తగ్గిపోతుంది, శృతి పడిపోతుంది. ధ్వని పుడుతున్న చోటు మారకుండా ఉండి వినేవారు కదులుతున్నా సరే శృతిలో ఇదే రకంగా తేడా తెలుస్తుంది. డాప్లర్ ప్రభావాన్ని వాడి రకరకాల పరికరాలను తయారు చేశారు. రాడార్ అందులో ఒకటి. ఎక్కడో ఎగురుతున్న విమానం మీదకు తరంగాలు పంపించి అవి తిరిగి వచ్చే తీరును బట్టి విమానం వేగాన్ని, కదిలే దిక్కును తెలుసుకుంటారు. పడమటి దేశాలలో పోలీసు వారు ఎక్కువ వేగంగా వెళుతున్న కార్లను గుర్తించడానికి కూడా రాడార్ వంటి చిన్న యంత్రాన్ని వాడతారు. యంత్రాన్ని కారు వైపు మలిపి తరంగాలను పంపిస్తే కారు కదులుతున్న వేగం తెలుస్తుంది. ఆ దారిలో నిర్ణయించిన వేగం కన్నా ఎక్కువగా వెళుతున్న కార్లను ఆపి వాళ్ళు డ్రైవర్లను శిక్షిస్తారు. సముద్రం మీద పడవలను కూడా ఈ పద్ధతితో తెలుసుకోవచ్చు. విశ్వం విస్తరిస్తున్న తీరును గుర్తించడానికి అంతరిక్ష పరిశోధనలో ఈ డాప్లర్ ఎఫెక్ట్ సాయం చేస్తోంది. దూరంగా కదిలిపోతున్న గెలాక్సీల నుంచి వచ్చే సంకేతాల వేగాన్ని బట్టి వాటి తీరును తెలుసుకుంటారు. వైద్యంలో కూడా డాప్లర్ ప్రభావాన్ని వాడుతున్నారు. మామూలు చెవికి వినిపించని అల్ట్రాసౌండ్ ధ్వనులను వాడి శరీరం లోపలి కదలికలను, వివరాలను తెలుసుకుంటున్నారు. మనకు ధ్వని పుట్టే చోటికి మధ్యన ఉండే దూరాన్ని బట్టి ధ్వనిలో తేడాలు ఏర్పడతాయి.